సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగత్తిన చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తద్దిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ కలలో కౌగిలే కన్నులు దటాల ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తుంగద పాట పూల బాట వేయాల సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది చల్లే వేళ పిల్లగాలి జోల పాడే వేళ సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగాడికి తోడు చలిగాలి